దిగి వచ్చేనేమో, హరి విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో, ప్రణయాల విరిదల్లు కురిపించేనేమో, కురిపించేనేమో, మైమరపించేనేమో, హరి విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో. Thank you.